భౌతిక శాస్త్రం ఎలా మారింది? పుస్తకం 12వ భాగం. గురుత్వం అంటే కేవలం కాలాయతనంలో వంపులు మాత్రమే. వంపులు ఎక్కడ ఉంటే అక్కడ ఆకర్షణ ఉంటుంది. సూర్యుడు తన చుట్టూ ఉన్న కాలాయతనాన్ని వంచుతాడు. భూమి సరళరేఖలోనే నడుస్తుంది. ఈ సూటిగా అన్న దాంట్లో చిన్న సూక్ష్మం ఉంది. సమతలంలో ఉన్న పటంలో సూటే మార్గం. సూటి మార్గం అంటే అతి తక్కువ దూరం ఉన్నది. వంపు తిరిగిన అంతరాళం మీద జ్యామితి సమతలం మీద జ్యామితిలాగా ఉండదు. వంపు తిరిగిన కాలాయత్నానికి సరిపోయే జ్యామితిని నిర్మించి తన గురుత్వ సిద్ధాంతం యొక్క పర్యవసానాలని వర్ణించాడు ఐన్స్టీన్. 1. బుధగ్రహం కక్షలో ప్రతి సంవత్సరం విషువత్తులు కొద్దిగా ముందుగా వచ్చే ధోరణికి కారణం చెప్పాడు. 2. గురుత్వక్షేత్రంలో కాంతి తరంగదైర్ఘ్యం ఎరుపు దిక్కుగా జరుగుతుంది. 3. సూర్యుడికి చేరువలో ప్రయాణిస్తున్న కాంతిరేఖ వంగటం చేత తారాచిత్రం యొక్క స్థానంలో చిన్న మార్పు వస్తుంది. 1919లో వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణంలో దీనిని నిర్ధారించారు. ఈ సిద్ధాంతాన్ని తారాచిత్రాలు ఊహించని రీతిలో బలపరిచాయి. న్యూటన్ తరువాత ఇంతగా లోకప్రఖ్యాతి పొందిన మనిషి మరెవరూ ఉండరేమో. అదృష్టవశాత్తు ఐన్స్టీన్కి ఇవేమీ కాలేదు. ఓ మంచి మనిషిగా జీవితాంతం మిగిలిపోయాడు. ఒక పక్క సాపేక్షతా విప్లవం ఇలా సాగుతూ ఉండగా కొందరు శాస్త్రవేత్తలు పదార్థం యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సర్ విలియం క్రూక్స్ అనే శాస్త్రవేత్త ఉండేవాడు. అతి శూన్యం కల రాసనాళంలో కాంతి పుంజం పుట్టడం గమనించాడు. ఈ కిరణాలకి నీడపడుతుందే చిన్న చక్రాన్ని కూడా తిప్పగలుగుతున్నాయి. ఇవి విద్యుదయస్కాంత తరంగాలు కావు కదా. అవునా కాదా కనుక్కోవటానికి ఒక మార్గం ఉంది. అయస్కాంతం పెడితే అవి దారి మళ్ళుతున్నాయి. 2 శతాబ్దాల తర్వాత జేజే థామ్సన్ ఈ రేణువుల ద్రవ్యరాశిని కనుక్కున్నాడు. ఇంతలో క్రూక్నాళం కొత్త కొత్త అద్భుతాలు సృష్టిస్తోంది. పరమాణు లోకపు ద్వారాలు తెరుచుకున్నాయి. నియమబద్ధంగా ప్రయోగాలు చేసి రోంజన్ సరైన సమాధానాన్ని కనుక్కున్నాడు. ఇవేవో కొత్త రకమైన కిరణాలు. చాలా పదార్థాల్లోంచి ప్రసరించగల కిరణాలు. ఈ బట్టల్లోంచి ఎక్స్ కిరణాలు కూడా చొరబడలేవని హామీ ఇస్తున్నాను. ఏహెచ్ బెగరల్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఎక్స్రేలని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఇతడు ఎక్స్రేలను వెలువరించే ప్రతి దీప్త పదార్థాలని తీసుకున్నాడు. ఇంతలో ఒకరోజు మబ్బేసింది. సూర్యరశ్మికి వెల్లడి కాకుండా ఎందుకో ఫోటో ప్లేట్ని డెవలప్ చేసి చూడాలి అనిపించింది. బెక్కరెల్ ఓ అసామాన్యమైన నిర్ణయానికి రాక తప్పలేదు. యురేనియం మిశ్రమమే కిరణాలని వెలువరిస్తోందన్నమాట. ఈ దారి వెంట క్యూరీలు ఇంకా ముందుకు నడిచారు. విడ్డూరమైన సమాధానం వచ్చింది. 3 రకాల కిరణాలు ఉన్నాయి. ఆల్ఫా, బీటా, గామా. కొన్ని ఏళ్ళు శ్రమించి శక్తివంతమైన రేడియోధార్మిక మూలమైన రేడియంని కనుక్కున్నారు. పదార్థ చరిత్రలో రేడియోధార్మికత ఓ కొత్త అధ్యాయం ప్రారంభించింది. ధన ఆవేశాల మధ్యలో ఋణ ఆవేశాలు అతుక్కుని ఉంటాయి.